ఏకాదశ స్కంధము ప్రాతశ్చింతనము. నారదుడు దేవి సంతోషించునట్టి సదాచారమును తెలుపుమనగా నారాయణుడు ఇట్లనెను, నారద, ముఖ్యమైన ధర్మము సదాచారమని వేదములందు చెప్పబడినది. సదాచారము వలననే చిరాయువు పుష్కలమైన అన్నము లభించును. సదాచారముచే ఇహపరలోకములందు సుఖ సంపదలు కలుగును. వేద విరుద్ధమైనది ధర్మము కాదు. వేకువ జామున లేచి ధ్యానము చేయవలెను. సమప్రదేశమున దర్భాసముపై కూర్చొనవలయును. ప్రాణాయామము రెండు లేక మూడు మార్లు చెయ్యవలెను. హృదయమందు వెలుగొందు విజ్ఞాన జ్యోతిని ధ్యానించవలెను. ప్రాణాయామము సధూమము అధూమము సగర్భము అగర్భము సలక్ష్యము అలక్ష్యము అని ఆరు విధములు ప్రాణాయామము రేచక పూరక కుంభములను మూడు విధములుగా నుండును. మొదటి ఇడానాడిలో 16 సార్లు అకారముతో పూరించి ఉకారముతో 16 మాత్రల కాలము కుంభించి 16 మాత్రల కాలము మకారముతో వాయువును విడుచుట సధూమ ప్రాణాయామము. తరువాత శరీరములోని 6 చక్రములకు నమస్కరింపవలెను. పిదపదేవిని ధ్యానింపవలెను. కుండలిని శక్తిని శరణు జూచుచున్నానని తలచవలెను. పిమ్మట సద్గురువును బ్రహ్మారంధ్రమున మానసికముగా నర్చించి ధ్యానించవలెను. పిమ్మట మంత్రజపము చేయవలెను. ఆచార నిరూపణము. ఆచారము లేనివాని నేదియు పవిత్రము చేయజాలదు. ప్రాతఃకాలమున లేచి కాలకృత్యములు తీర్చుకొని కాళ్ళు చేతులను మట్టి నీళ్లతో శుద్ధి చేసి కొనవలెను. ముఖము కడుగుకొని 3 మార్లు ఆచమనము చేయవలెను. ఆచార నిరూపణము రుద్రాక్ష ప్రాశస్త్యము. ఆచమనము 6 విధములు: వైదికము, శ్రౌతము, శుద్ధము, ప్రేరణము, స్మార్తము, తాంత్రికము అనునవి. మలమూత్ర విసర్జనావంతరము చేయు ఆచమనము శుద్ధము. స్మార్తకర్మలందు చేయునది స్మార్తము. పురాణకర్మలందు చేయునది పౌరాణికము. బ్రహ్మయజ్ఞములందు చేయునది వైదికము. అస్త్రవిద్యయందలి ఆచమనము తాంత్రికము. ప్రణవమును గాయత్రిని స్మరించి జుట్టు ముడివైచుకొని ఆచమనము చేసి స్నాన సంధ్యావందనములను దర్భలు చేత పట్టుకొని చేయవలెను. జపముతో చేసిన ప్రాణాయామము సగర్భము. ధ్యానముతో చేయునది అగర్భము. తరువాత దేవర్షి పితృతర్పణమాచరింపవలెను. భస్మరుద్రాక్షలను ధరింపవలెను. రుద్రాక్ష ప్రాశస్త్యము. నారదుడు రుద్రాక్షల ప్రభావమునకు కారణమేమని ప్రశ్నింపగా నారాయణుడు ఇట్లు చెప్పెను. పూర్వము త్రిపురాసురుడు జయింప సఖ్యము కాకుండెను. అతడు బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలను లెక్క చేయుట లేదని నాకు తెలిసినది. అప్పుడు కన్నులు మూసుకొని చిరకాలము తపస్సు చేసి తిని అప్పుడు నా కన్నుల నుండి నీటి బిందువులు రాలినవి. నాయాజ్ఞచే నా కన్నీటి నుండి రుద్రాక్ష వృక్షములు పుట్టినవి. వాటిలో 38 భేదములున్నవి. నా కుడినేత్రము నుండి ఎరుపు పసుపు రంగుగల 12 రకముల రుద్రాక్షలు పుట్టినవి. తెల్ల రుద్రాక్షలు బ్రాహ్మణ జాతివి, మిశ్రమము వైశ్యజాతివి, నల్లనివి శూద్రజాతివని తెలియవలయను. ఏకముఖము గల రుద్రాక్ష సాక్షాత్తు శివుడే. 2 ముఖములు గలది శివాశివుల స్వరూపము. 3 ముఖములు గలది అగ్నిరూపము. 4 ముఖములు గలది బ్రహ్మరూపము. 5 ముఖములు గలది కాలాగ్ని. 6 ముఖములు గలది షణ్ముఖుడు. దానిని కుడిచేతియందు ధరింపవలెను. 7 ముఖములు గలది అనంగరూపము. 8 ముఖములు గలది సాక్షాత్తు వినాయకుడే. 9 ముఖములు గలది భైరవము. దీని ఎడమ భుజమున ధరింపవలెను. 10 ముఖములు గలది జనార్దనుడే. 11 ముఖములు కలది శివుడే. 12 ముఖములు కలది చెవియందు ధరింపవలెను. పదమూడు ముఖముల రుద్రాక్ష కార్తికేయునితో సమానము. పదునాలుగు ముఖముల రుద్రాక్ష దుర్లభము, దానిని తలపై ధరింపవలెను. 26 రుద్రాక్షల మాల తలపై, 50 రుద్రాక్ష కలది. హృదయముపై 16 రుద్రాక్ష కలది. బాహువులందు 12 రుద్రాక్ష కలది. మణికట్టున ధరింపవలెను. 108 రుద్రాక్ష మాలగాని, 70 రుద్రాక్షల మాలగాని, 27 రుద్రాక్షల మాలగాని ధరించిన లేక దానితో జపించిన వానికి అనంత ఫలమబ్బును. 108 రుద్రాక్షల మాల ధరించినవాడు అశ్వమేధ ఫలమందగలడు. 61 తరముల వారినుద్ధరించి శివలోకమున ప్రతిష్టగాంచును. జపమాల లక్షణ నిరూపణము. రుద్రాక్ష ముఖము బ్రహ్మపై భాగము, రుద్రుడు తోక, విష్ణువు ముండ్లు గల 25 పంచముఖి రుద్రాక్షలు మాలగా చేసిన కంటకమాల ఎందురు. పైన వెడల్పుగా కింద సన్నగా ఉండునట్లు మాల కూర్చవలెను. ఆ మాలను మొదట గంధజలముతో, పిమ్మట పంచగవ్యములతో శుద్ధి చేయవలయును. పిమ్మట శుద్ధ చేసి మంత్రన్యాసము చేయవలయును. సద్యోజాతాది మంత్రములతో ప్రోక్షించవలయును. ఇట్లు మాల ప్రతిష్ట చేసినచో అది సకల కామములు తీర్చును. మనోనిగ్రహము కలిగి జపము చేయవలెను. ఈ జపమాల తలపై కంఠమందుగాని చెవియందుగాని ధరించవలయును. జపమాల లక్షణ నిరూపణము. దర్భముడుల మాల రుద్రాక్ష మాలలో 16వ వంతునకు సరిపోలదు. పురుషులలో విష్ణువు, గ్రహములలో సూర్యుడు, నదులలో గంగ, మునులలో కశ్యపుడు, అశ్వములలో ఉచ్చైశ్రవము, దేవతలలో మహాదేవుడు, దేవతలలో గౌరీదేవి వలె అన్నిటిలో రుద్రాక్ష శ్రేష్టమైనది. రుద్రాక్ష స్తుతిని మించిన స్తోత్రము లేదు. అక్షయదానములన్నిటిలోనూ రుద్రాక్ష దానము ఉత్తమమైనది. శాంతుడు శివభక్తుడైన వానికి శ్రేష్టమైన రుద్రాక్ష దానము చేయవలెను. రుద్రాక్ష దాతకు పుణ్యఫలమనంతయు మెడలో రుద్రాక్ష ధరించిన వానికంటే దానము చేసినవాడు పుణ్యాత్ముడు. అతని 21 కులముల వారు ఉద్ధరింపబడుదురు. అతడును రుద్రలోకము చేరగలడు. సదాచార విశేష నిరూపణము. బ్రాహ్మణుడు తెల్లని రుద్రాక్షలను, క్షత్రియుడు ఎర్రనివి, వైశ్యుడు పచ్చనివి, శూద్రుడు నల్లనివి ధరింపవలెను. సమముగా గట్టిగా నునుపుగా ముండ్లతో ఉండు రుద్రాక్షలు శుభకరములు. పురుగులు తొలిబనవి, చిన్నాభిన్నములు, ముండ్లు లేనివి, దెబ్బలు తిన్నవి, అనావృతమైనవి అను 6 విధముల రుద్రాక్షలు ధరింపరాదు. రుద్రాక్షలో రంధ్రము సహజముగా పడినచో ఉత్తమోత్తమము ప్రయత్నించి రంధ్రము చేయబడినది. మధ్యమము సమముగానున్న, గట్టిన గుండ్రముగానున్న రుద్రాక్షలు పట్టుదారముతో కట్టుకొనవలయును. బంగారము గీటురాతిపై వలె గీచిన గీటుపడు రుద్రాక్ష ఉత్తమోత్తమము. ఏకముఖి రుద్రాక్ష పరతత్వమునకు గుర్తు. దానిని ధరించుట వలన పరతత్వము ప్రదీపించును. 2 ముఖములు గలది అర్ధనారీశ్వరము. దానిని ధరించిన అర్ధనారీశ్వరుడు ప్రసన్నుడగును. త్రిముఖి సాక్షాత్తు అగ్నిరూపమే. దీన్ని ధరించిన స్త్రీ హత్యాపాపము తొలగును. చతుర్ముఖి బ్రహ్మకు ప్రతిరూపము. దానివలన ఆరోగ్య భాగ్యము లభించును. పంచముఖి పంచబ్రహ్మస్వరూపమైనది. దీనివలన మహేశ్వరుడు ప్రత్యక్షమగును. ఇట్లు వేర్వేరు సంఖ్యల ముఖములతో కూడిన రుద్రాక్షల విషయము పూర్వము చెప్పబడియేయున్నది. భూతశుద్ధి. పరదేవత కుండలిని శక్తి. ఆమె మూలాధారము నుండి లేచి సుషుమ్నా మార్గము ద్వారా బ్రహ్మ రంధ్రమును చేరినదని సాధకుడు తలచవలెను. మరియు హంస మంత్రముచే జీవ బ్రహ్మల కైక్యము భావింపవలెను. భూమండలమును లంబీజముగా, జలమండలమును వంబీజముగా, రంబీజమును అగ్నిమండలముగా హంబీజమును ఆకాశముగా స్మరింపవలెను. ఈ విధముగా పంచభూతములను స్మరించి మరల ప్రతిదానిని లయింపజేయవలెను.